కృష్ణయజుర్వేద తైతరీయ శాఖాయాం షష్ఠకాండే ప్రథమ ప్రశ్నస్ ఘనపాఠ ఆరంభ. ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి దేవమనుష్యాదేవ మనుష్యాకరోతి ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి దేవమనుష్యా ప్రాచీనవగుంశమిది ప్రాచీనవగుంశం కరోతి దేవమనుష్యాదేవ మనుష్యాకరోతి కరోతి దేవమనుష్యాదిశో దిశో దేవమనుష్యాకరోతి కరోతి దేవమనుష్యాదిశ దేవమనుష్యాదిశో దిశో దేవమనుష్యాదేవ మనుష్యాదిశో విదిశో దేవమనుష్యాదేవ మనుష్యాదిశో వి దేవమనుష్యాది దేవ మనుష్యా దిశా విదిశా దిశాభ్యభజంత భజంత విదిశా దిశాభ్యభజంత వ్యభజంత భజంత వివ్యభజంత ప్రాచీం ప్రాచీమభజంత వివ్యభజంత ప్రాచీం అభజంత ప్రాచీం ప్రాచీమభజంత భజంత ప్రాచీం దేవా దేవా ప్రాచీమభజంత భజంత ప్రాచీం దేవా ప్రాచీం దేవా దేవా ప్రాచీం ప్రాచీం దేవా దక్షిణ దక్షిణ దేవా ప్రాచీం ప్రాచీం దేవా దక్షిణ దేవా దక్షిణ దక్షిణ దేవా దేవా దక్షిణ పితర పితర దక్షిణ దేవా దేవా దక్షిణ పితర దక్షిణ పితర పితర దక్షిణ దక్షిణ పితర ప్రతీతీం ప్రతీతీం పితర దక్షిణ దక్షిణ పితర ప్రతీతీం పితర ప్రతీతీం ప్రతీతీం పితర పితర ప్రతీతీం మనుష్యా మనుష్యా ప్రతీతీం పితర పితర ప్రతీతీం మనుష్యా ప్రతీతీం మనుష్యా మనుష్యా ప్రతీతీం ప్రతీతీం మనుష్యా ప్రతీతి ఉదీతీం మనుష్యా ప్రతీతీం ప్రతీతీం మనుష్యా ఉదీతీం మనుష్యా ఉదీతీ ఉదీతీం మనుష్యా మనుష్యా ఉదీతే గో రుద్రా రుద్రా ఉదీతీం మనుష్యా మనుష్యా ఉదీతే గో రుద్రా ఉదీతేగో రుద్రా రుద్రా ఉదీతే ముదీతే గో రుద్రాయద్రుద్రా ఉదీతే ముదీతే గో రుద్రాయత్ రుద్రాయద్రుద్రా రుద్రాయ ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం యద్రుద్రా రుద్రాయ ప్రాచీనవగుంశం యత్ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం యత్ప్రాచీనవగుంశం కరోతి కరోతి ప్రాచీనవగుంశం యత్ప్రాచీనవగుంశం కరోతి ప్రాచీనవగుంశం కరోతి కరోతి ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి దేవలోకం దేవలోకం కరోతి ప్రాచీనవగుంశం ప్రాచీనవగుంశం కరోతి దేవలోకం ప్రాచీనవగుంశమిది ప్రాచీనవగుంశం కరోతి దేవలోకం దేవలోకం కరోతి కరోతి దేవలోకమేవైవ దేవలోకం కరోతి కరోతి దేవలోకమేవ దేవలోకమేవైవ దేవలోకం దేవలోకమేవ తత్తదేవదేవలోకం దేవలోకమేవ తత్ దేవలోకమిది దేవలోకం దేవతత్తదేవైవ తద్యజమానో యజమానస్తదేవైవ తద్యజమానః తద్యజమానో యజమానస్తత్తద్యజమాన ఉపావర్తత ఉపావర్తతే యజమానస్తత్తద్యజమాన ఉపావర్తతే యజమాన ఉపావర్తత ఉపావర్తతే యజమానో యజమాన ఉపావర్తతే పరిపర్యుపావర్తతే యజమానో యజమాన ఉపావర్తతే పరి ఉపావర్తతే పరిపర్యుపావర్తత ఉపావర్తతే పరిశ్రయతి శ్రయతి పర్యుపావర్తత ఉపావర్తతే పరిశ్రయతి ఉపావర్తత్యుపావర్తతే పరిశ్రయతి శ్రేయతి పరిపరిశ్రయత్యంతర్హితోంతర్హితశ్రేయతి పరిపరిశ్రయత్యంతర్హిత శ్రేయత్యంతర్హితోంతర్హితశ్రేయతి శ్రేయత్యంతర్హితో హిత్యంతర్హితశ్రేయతి శ్రేయత్యంతర్హితో హి అంతర్హితోహిత్యంతర్హితోంతర్హితో హి దేవలోకో దేవలోకోహ్యంతర్హితోంతర్హితో హి దేవలోక అనంతరహిత హిదేవోకో హేదేవోకో మనుష్యలోకాన్ మనుష్యలోకాద్దేవోకో హిదేవోకో మనుష్యలోకాదేవోకో మనుష్యలోకాన్ మనుష్యలోకాద్దేవోకో దేవోకో మనుష్యలోకాన్న మనుష్యలోకాద్దేవోకో దేవోకో మనుష్యలోకాన్న దేవోక మనుష్యలోకాన్న మనుష్యలోకాన్ మనుష్యలోకాన్నాస్మాదస్మాన్న మనుష్యలోకాన్ మనుష్యలోకాన్నాస్మాద్ మనుష్యలోకాదితి మనుష్యాలోకాస్మాదస్మాన్నాస్మాల్లోకాల్లోకాదస్మాన్నాస్మాల్లోకాద్ అర్పాల్లోకాల్లోకాదస్మాదస్మాల్లోకాేదవ్యం ఇవేతీతి వేవేత్యాహురాహరి వేవేత్యాహోరాహరిత్యాహక్కరిత్యాహక్క ఆహక్కరాహరాహకోహిరాహరాహకోహిత్తద్భిక్కోహిత్తద్భిహిత్వేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేదేద

భావేతి దిక్షు దిక్షుతి భావేతి దిక్షు ఇది దిక్షు దిక్షుదీతి దిక్షుదీకాశాన్ దీకాచాన్ దిక్షుదీతి దిక్షుదీకాశాన్ దిక్షదీకాశాన దీకాశాన్ దిక్షు దిక్షదీకాశాన్ కరోతి కరోత్యదీకాశాన్ దిక్షు దిక్షదీకాశాన్ కరోతి అధికాశాన్ కరోతి కరోత్యదీకాశాన దీకాశాన్ కరోత్యభయోర్భయో కరోత్యదీకాశాన దీకాశాన్ కరోత్యభయో మృతమేవ మృతమృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృతమేవృత

దేవతముపదేవతముపదేవతముపైత్యేత్యుపదేవతాన్దేవతముపైతి ఉపైత్యేత్యుపోపైతియోయేత్యుపోపైతియ ఏతియోయ ఏత్యో దీక్షదే దీక్షదేయ ఏత్యో దీక్షదే ధనవం మే దేవతాశిషమాశిషమేవాశిషమేవ ఆశిషమేవైవాశిషమాశిషమేవైతామేతామేవాశిషమాశిషమేవైతామేతామేతామాశాస్తేషాస్తహితామేతామాశాస్తే సాధానం వాయోర్వాయోస్తు సాధానం వాయోర్వాతపానం నేవిరోషధీనా ప్రఘాత ప్రఘాత ఔషధీనా నేవిరోషధీనా ప్రఘాత ఓషధీనా ప్రఘాత ప్రఘాత ఓషధీనామోషధీనా ప్రఘాత ఆదిత్యానామాదిత్యానాం ప్రఘాత ఓషధీనామోషధీనాం ప్రఘాత ఆదిత్యానాం ప్రఘాత ఆదిత్యానామాదిత్యానాం ప్రఘాత ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీన ధాన ప్రాచీన ధాన ఆదిత్యానాం ప్రఘాత ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీన ధాన ప్రఘాత ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీన ధాన ప్రాచీన ధాన ఆదిత్యానామాదిత్యానాం ప్రాచీన ధాన విశ్వేషాం విశ్వేషాం ప్రాచీన ధాన ఆదిత్యానామాదిత్యానాం ప్రాచీన ధాన విశ్వేషాం ప్రాచీనకామాశ్వేషాం విశ్వేషాం ప్రాచీనకాల ప్రాచీనకామాశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషాం ప్రాచీనకాల ప్రాచీనకామాశ్వేషాం దేవానాం ప్రాచీనకామైన ప్రాచీనాన విశ్వేషాం దేవానాం దేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానామోదరోదేవానాం విశ్వేషాం విశ్వేషాం దేవానామోదు దేవానామోదరోదేవానాం దేవానామోదర్ నక్షత్రాణాం నక్షత్రాణామోదేవానాం దేవానామోదర్ నక్షత్రాణాం ఓదర్నక్షత్రాణాం నక్షత్రాణామోదరోదర్ నక్షత్రాణామదీకాశా నక్షత్రాణామోదరోదర్ నక్షత్రాణామదీకాశా నక్షత్రాణామదీకాశా నక్షత్రాణాం నక్షత్రాణామదీకాశాస్తత్ అధికాశాస్తత్తదీకాశాధికాశాత్తద్వై వై తదీకాశాధికాశాత్తద్వై తత్వ ఏతదేతద్వై తత్తద్వా ఏతదేవత్యకం సర్వదేవత్యమేతద్వై వా ఏతత్సర్వదేవత్యమేతదేతత్సర్వదేవత్యం సర్వదేవత్యం యజ్ఞత్సర్వదేవత్యకం సర్వదేవత్యం యద్వాసోవాసో యత్సర్వదేవత్యకం సర్వదేవత్యం యద్వాసః సర్వదేవత్యమిది సర్వా దేవత్యం యద్వాసోవాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసోవాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వాసో యద్వా ప్రాణ ప్రాణోస్ వాక్య ప్రాణ ప్రాణ ప్రాణో ఆచార్య ప్రాణస్తేన దేన ప్రాణో ఆచార్య ప్రాణస్తేన ప్రాణస్తేన దేన ప్రాణ ప్రాణస్తేన సహ సహదేన ప్రాణ ప్రాణస్తేన సహ ప్రాణైతి ప్రాణ తేన సహ సహజేన తేన సహ మేధం మేధగు సహజేన తేన సహ మేధం సహమేధం మేధగు సహ సహ మేధముపోపమేధగు సహ సహ మేధముప మేధముపోపమేధం మేధముపైమేధం మేధముపైతి ఉపైత్యేత్యుపోపైతి ఘతం ఘతమేత్యుపోపైతి ఘతం ఏది ఘతం ఘతమేత్యేది ఘతం దేవానాం దేవానాం ఘతమేత్యేది ఘతం దేవానాం దేవానాం ఘతం ఘతం దేవానాం మస్తు మస్తు దేవానాం ఘతం ఘతం దేవానాం మస్తు దేవానాం మస్తు మస్తు దేవానాం దేవానాం మస్తు ఋణాం ఋణాం మస్తు దేవానాం దేవానాం మస్తు ఋణాం మస్తు ఋణాం ఋణాం మస్తు మస్తు ఋణాం నిష్పక్వం నిష్పక్వం ఋణాం మస్తు మస్తు ఋణాం నిష్పక్వం ఋణాం నిష్పక్వం నిష్పక్వం విదృణాం విదృణాం నిష్పక్వం మనుష్యాణాం మనుష్యాణాం నిష్పక్వం విదృణాం విదృణాం నిష్పక్వం మనుష్యాణాం నిష్పక్వం మనుష్యాణాం మనుష్యాణాం నిష్పక్వం నిష్పక్వం మనుష్యాణాం తత్తన్ మనుష్యాణాం నిష్పక్వం నిష్పక్వం మనుష్యాణాం నిష్పక్వం మనుష్యాణాం తత్తన్ మనుష్యాణాం మనుష్యాణాం తద్వై వై తన్మనుష్యాణాం మనుష్యాణాం తద్వై తద్వై వై తత్తత్వా ఏతదేతద్వై తత్తత్వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ సర్వదేవత్యగో సర్వదేవత్యమేతద్వై వా ఏతత్ సర్వదేవత్యం ఏతత్ సర్వదేవత్యగో సర్వదేవత్యమేతదేతత్ సర్వదేవత్యం యజ్జత్ సర్వదేవత్యమేతదేతత్ సర్వదేవత్యం యజత్ సర్వదేవత్యం యజ్జత్ సర్వదేవత్యగో సర్వదేవత్యం యన్నవనీతన్నవనీతం యత్ సర్వదేవత్యగో సర్వదేవత్యం యన్నవనీతం సర్వదేవత్యమితి సర్వదేవత్యం యన్నవనీతన్నవనీతం యజ్జన్నవనీతం యజ్జన్నవనీతం యజ్జన్నవనీతం యత్ నవనీతం యజ్జన్నవనీతం నవనీతం యన్నవనీతేన నవనీతేన యన్నవనీతం నవనీతం యన్నవనీతేన నవనీతమితి నవనీతం యన్నవనీతేన నవనీతేన యజ్జన్నవనీతేనాభ్యంకే నవనీతేన యజ్జన్నవనీతేనాభ్యంకే నవనీతేనాభ్యంకే నవనీతేన నవనీతేనాభ్యంకే సర్వా సర్వాభ్యంకే నవనీతేన నవనీతేనాభ్యంకే సర్వా నవనీతేనేతి నవనీతేనాభ్యంకే సర్వాభ్యంకే సర్వా ఏవైవ సర్వాభ్యంకే సర్వా ఏవ సర్వాంతే సర్వా ఏవైవ సర్వా సర్వా ఏవ దేవత దేవత ఏవ సర్వా సర్వా ఏవ దేవత దేవదేవత దేవత ఏవైవ దేవత ప్రీణాది ప్రీణాది దేవత ఏవైవ దేవత ప్రీణాది దేవత ప్రీణాది ప్రీణాది దేవత దేవత ప్రీణాది ప్రచుర ప్రచుర ప్రీణాది దేవత దేవత ప్రీణాది ప్రచుర ప్రీణాది ప్రచుర ప్రచుర ప్రీణాది ప్రీణాది ప్రచురో వై వై ప్రచుర ప్రీణాది ప్రీణాది ప్రచురో వై ప్రచుర వై వై ప్రచుర ప్రచురో వా ఏష వై ప్రచుర ప్రచురో వా ఏష ప్రచురై ప్రచుర వా ఏష వై వా ఏషోస్మాదస్మాదేశ వై వా ఏషోస్మాద్ ఏషోస్మాదస్మాదేశోస్మాదోకాల్లోకాదస్మాదేశోస్మాదోకాల్లోకాదస్మాదస్మాదోకాదగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగతోగత దేవీక్షుతో యో దేవలోకం దేవలోకం జ్యోతిక్షిత దేవలోకమితి దేవాలోకం యోగీక్షుతో దీక్షుతో యో యోగీక్షుతోంతరాంతరాదీక్షుతో నవనీతం నవనీతం తస్మాన్నవనీతేన నవనీతేభ్యభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ్యాభ్యంకేభ

పంచభిర్ పవైద పంచభిర్ పవైద పంచభిర్ పవైద పంచభిర్ పవైద పంచభిర్ పవైది

ఆత్మా ఆత్మా పద్యాదశ దశ పద్యా ఆత్మా

అవైత్యపరివర్గమపరివర్గం అవైతిశక్తి అపరివర్గమిపరివర్గం అవైతిశక్తిశక్తిపరిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ప్రాప్తిష్ మనా వై వైమనామనా వై చిత్తదిశ్చిత్తదిర్వైమనామనా చిత్తది వై చిత్తదిశ్చిత్తదిర్వై వై చిత్తదిర్మనసా మనసా చిత్తదిర్వై వై చిత్తదిర్మనసా చిత్తదిర్మనసా మనసా చిత్తదిశ్చిత్తదిర్మనసైవైవ మనసా చిత్తదిశ్చిత్తదిర్మనసైవ చిత్తదిరితి చిత్రపతి మనసైవైవ మనసా మనసైవైన మేనమేవ మనసా మనసైవైనం ఏవైనమేనమేవైనం పవయతి పవయత్యేనమేవైనం పవయతి ఏనం పవయతి పవయత్యేనమేనం పవయతి వాక్పతిర్వాక్పతి పవయత్యేనమేనం పవయతి వాక్పతి పవయతి వాక్పతిర్వాక్పతి పవయతి పవయతి వాక్పతి స్వాత్వా వాక్పతి పవయతి పవయతి వాక్పతి స్వా వాక్పతి స్వాత్వా వాక్పతిర్వాక్పతి స్థాపనాదు మనాదత్వా వాక్పతిర్వాక్పతి స్థాపనాదు వాక్పతి వాక్పతి స్థాపనాదు మనాదత్వాపనాత్తి మనాదత్వాపనాత్తి పునాత్తి మనాదు మనాత్తిహారేది మనాదు మనాత్తిహ ఇహారేదేత్యాహ వాచా వాచాహేదేత్యాహ వాచా ఆహ వాచా వాచాహ వాచైవ వాచాహ వాచైవ వాచైవ వాచా వాచైవైన మేనమేవ వాచా వాచైవైనం ఏవైనమేనమేవైనం భవతి భవత్యేనమేవైనం భవతి ఏనం పవయతి పవయత్యేనమేనం పవయతి దేవో దేవః పవయత్యేనమేనం పవయతి దేవః పవయతి దేవో దేవః పవయతి పవయతి దేవస్త్వా దేవః పవయతి పవయతి దేవస్త్వా దేవో దేవస్త్వాసువితాసువితాసువితాసువితాసువితాపనాపనాసువితాసువితాపనాదు ప్రసోదస్తవిదృప్రసోదేవైనమేనమేవసవిదృప్రసోదస్తవిదృప్రసోదేవైనం ప్రసోదైతిసవిదో ప్రసోద ఏవైనమేనమేవైనం పవైతి పవైత్యేనమేవైనం పవైతి ఏనం పవైతి పవైత్యేనమేనం పవైతి తస్య పవైత్యేనమేనం పవైతి తస్య పవైత్యేనమేనం పవైతి తస్య పవిత్రమదే పవిత్రమదే తస్య పవిత్రమదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రమదే పవిత్రేణ పవిత్రమదే పవిత్రేణ పవిత్రమదే పవిత్రమదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై కంగం యస్మై పవిత్రేణ యస్మై కం యస్మై కంగం యస్మై కం పునే పునే కంగం యస్మై కం పునే కంగం పునే కంగం పునే దత్తత్ పునే దత్తత్ పునే పునే దక్షకేయ కోశకేయం దత్ పునే పునే దక్షకేయం దక్షకేయ కోశకేయం దత్తక్షకేయమి దేశకేయం దత్తక్షకేయమిది దీక్షిత్తాయేతి దీక్షితాయ

స్వాహేతి విశ్వాహేత్యాహేత్యాహేత్యాహేత్యాహేత్యాహవాగ్వాగాహేత్యాహవాగ్ ఆహవాగ్వాగాహవాగ్వై వైవాగాహవాగ్వై సరస్వతి పూషా పూషా పృథివీ సరస్వతి పూషా పూషా భాచా పూషా భాచీ వైవ భాచా పూషా భూయా భాచీవ భాచీ వైవ భాచా భాచీవ పృథివ్యా పృథివ్యై వైవ భాచా భాచీవ పృథివ్యా ఏవ పృథివ్యా పృథివ్యై వైవ పృథివ్యా యజ్ఞం యజ్ఞం పృథివ్యై వైవ పృథివ్యా యజ్ఞం పృథివ్యా యజ్ఞం యజ్ఞం పృథివ్యా పృథివ్యా యజ్ఞం ప్రప్రయజ్ఞం పృథివ్యా పృథివ్యా యజ్ఞం ప్రయంతే ఇంద్రే ప్రప్రయజ్ఞం యజ్ఞం ప్రయంతే ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహదేర్ప్రహద

ఆపో దేవీ ఆపో దేవేర్దేవీరాప ఆపో దేవేర్ప్రహదేర్ప్రహదేర్దేవీరాప ఆపో దేవేర్ప్రహదేర్ప్రహదేర్దేవేర్ప్రహదేర్విశ్వశంభవ విశ్వశంభవ బృహదేర్దేవేర్దేవేర్ప్రహదేర్విశ్వశంభవ విశ్వశంభవ విశ్వశంభవ బృహదేర్ ప్రహదేర్ విశ్వశంభవ యద్విశ్వశంభవ బృహదేర్ ప్రహదేర్ విశ్వశంభవ విశ్వశంభవ యద్విశ్వశంభవ విశ్వశంభవ యద్విశ్వశంభవ విశ్వశంభవ విశ్వశంభవ ఇది విశ్వాశంభవేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్యేతర్ బ్రూయాద్బ్రూయాన్న బ్రూయాద్దివ్యా దివ్యాబ్రూయాన్న బ్రూయాద్దివ్యా బ్రూయాద్దివ్యా దివ్యాబ్రూయాబ్రూయాద్దివ్యా బాగో దివ్యాబ్రూయాబ్రూయాద్దివ్యా దివ్యా బాగో దివ్యా దివ్యాబో శాంత ఆపో దివ్యా దివ్యాబో శాంత ఆపో శాంత శాంత అపాపో శాంత ఇమమిమ శాంత అపాపో శాంత ఇమం శాంత ఇమమిమ శాంత శాంత ఇమల్లోకం లోకమిమ శాంత శాంత ఇమల్లోకం ఇమల్లోకం లోకమిమల్లోకమాలోకమిమల్లోకమా లోకమాలోకం లోకమాగచ్చేయోగచ్చేయమాలోకంలోకమాగచ్చేయో ఆగచ్చేయోగచ్చేయరాగచ్చేయరాపహాపో గచ్చేయోగచ్చేయరాపహాపో గచ్చేయోగచ్చేయరాపో దేవీర్దేవీరాపో గచ్చేయోగచ్చేయరాపో దేవీ ఆపో దేవీర్దేవీరాపహాపో దేవీర్బృహదీర్బృహదీర్దేవీరాపహాపో దేవీర్బృహదీ దేవేర్బృహదేర్బృహదేర్దేవేర్దేవేర్బృహదేర్ విశ్వశంభవ విశ్వశంభవ బృహదేర్దేవేర్దేవేర్బృహదేర్విశ్వశంభవ బృహదేర్విశ్వశంభవ విశ్వశంభవ బృహదేర్బృహదేర్విశ్వశంభవ ఇది విశ్వశంభవ బృహదేర్బృహదేర్విశ్వశంభవ ఇది విశ్వశంభవ ఇది విశ్వశంభవ విశ్వశంభవ ఇత్యాహ ఏది విశ్వశంభవ విశ్వశంభవ ఇత్యాహ విశ్వశంభవ ఇది విశ్వశంభవ ఇత్యాహ హేదిత్యాహాత్మాత్మాహేదిత్యాహాత్మై ఆహాత్మా అస్మా ఆహాత్మా ఏవైవాస్మా ఆహాత్మా ఏవ అస్మా ఏవైవాస్మా అస్మా ఏవైనా ఏనా ఏవాస్మా అస్మా ఏవైనా ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్ృధాత్

ఉద్యత్యేద్వాదశ్వాదశోద్యత్యేద్వాదశవాత్సబంధాని వాత్సబంధాని ద్వాదశోద్యత్యాద్యత్యేద్వాదశవాత్సబంధాని ఉద్యత్యాదిత్యుదర్శి ద్వాదశవాత్సబంధాని వాత్సబంధాని ద్వాదశ ద్వాదశవాత్సబంధాన్ని ద్వాదశవాత్సబంధాని ద్వాదశ ద్వాదశవాత్సబంధాన్ని వాత్సబంధాన్యుద్వాత్సబంధాని వాత్సబంధాన్యుచ్చందనిచ్చన్నుద్వాత్సబంధాని వాత్సబంధాన్యుచ్చన్న వాత్సబంధాని వాత్సబంధాని అదయచ్చన్నయచ్చన్నుదుగయచ్చన్నిదీత్యయచ్చన్నుదుగయచ్చన్నిది అయచ్చన్నిదీత్యయచ్చన్నయచ్చన్నిత్యాహురాహరిత్యయచ్చన్నయచ్చన్నిత్యాహు విశ్వే రాయో విశ్వే విశ్వే రాయ యుద్ధతి రాయో విశ్వే విశ్వే రాయ యుద్ధతి

అష్టాక్షరాతేన వేదాష్టాక్షరాష్టాక్షరాతేన గాయత్రీ గాయత్రీ వేదాష్టాక్షరాష్టాక్షరాతేన గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రీ తేన గాయత్రీ యద్యద్గాయత్రీ తేన గాయత్రీ గాయత్రీ యద్యద్గాయత్రీ గాయత్రీ ఏకాదశాక్షరైకాదశాక్షరాయత్రీ గాయత్రీ ఏకాదశాక్షరా ఏకాదశాక్షరైకాదశాక్షరా యద్యేకాదశాక్షరాతేన తేనైకాదశాక్షరా యద్యేకాదశాక్షరాతేన ఏకాదశాక్షరాతేనైకాదశాక్షరైకాదశాక్షరాతేన తృష్టకృష్టకేనైకాదశాక్షరైకాదశాక్షరాతేన తృష్టక ఏకాదశాక్షరేత్యేకాదశాక్షరా తృష్టకృష్టకేన తృష్టకృష్టకేన తృష్టక్య ద్వాదశాక్షరాద్వాదశాక్షరాయ తృష్టక్ష్టక్ష్టక్ష్టక్ద్వాదశాక్షరా తేన జగతి జగతి తేన తేన జగతి సా జగతి తేన జగతి సా జగతి సా జగతి జగతి సా వై వై సా జగతి జగతి సా వై సా వై వై సా వా ఏషా వై సా వా ఏషా వా ఏషా వై వా ఏషర్గ్రజేషా వై వా ఏషర్గ ఏషర్గ్రజేషేషర్వాణి సర్వాణ్యేషేషర్వాణి సర్వాణి సందాగుంసి ఛందాగుంసి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాణి ఛందాగుంసి యజ్ఞ ఛందాగుంసి సర్వాణి సర్వాణి ఛందాగుంసి యజ్ఞ ఛందాగుంసి ఛందాగుంసి యజేత యైతయా ఛందాగుంసి ఛందాగుంసి యజేతయా ఏతయత్యక్షైతయైతయక్షాదీక్షైతయక్షయత్యుతయైతయక్షాదీక్షయతి అజాదీక్షయతి వేక్షయత్యుతక్షాదీక్షయతి సర్వేభిః సర్వేభిర్దీక్షయత్యుతక్షాదీక్షయతి సర్వేభిః సర్వేభిరేవైవ సర్వేభిర్దీక్షయతి వేక్షయతి సర్వేభిరేవైవ సర్వేభిర్దీక్షయతి వేక్షయతి సర్వేభిరేవైనమేనమేవ ఏకస్మాదక్షరాదక్షరాజేకస్మాదక్షరాజరాత్మన ఏకస్మాదక్షరాదక్షరాజేకస్మాదక్షరాజరాత్మన ఏకస్మాదక్షరాదక్షరాజేకస్మాదక్షరాజరాత్మన ఏకస్మాదక్షరాదక్షరాజేకస్మాదక్షరాజరాత్మన ఏకస్మాదక్షరాదక్షరాజేకస్మాదక్షరాజరాత్మన ఏకస్మాదక్షరాదక్షరాజేకస్మాదక్షరాజరాత్మన ఏకస్మాదక్షరాదక్షరాజేకస్మాదక్షరాజరాత్మన ఏకస్మాదక్షరాదక్షరాజేకస్మాదక్షరాజరాత్మన ఏకస్మాదక్షరాదక్షరాజేకస్మాదక్షరాజరాత్మన ఏకస్మాదక్షరాదక్షరాజేకస పదం తస్మాత్తస్మాద్యద్యస్మాత్తస్మాద్యద్రాజోవాచోయస్మాత్తస్మాద్యద్రాజోవాచోయద్రాజోనా మన్యంతయం అమన్యంతయమన్యంతమన్యంతయం వై వై యమన్యంతమన్యంతయం వై యం వై వైయం వా ఇమే వైయం వా ఇమే ఇమే వై వా ఇమే ఉపావత్సన ఉపావత్సన ఇమే వై వా ఇమే ఉపావత్సన ఇమే ఉపావత్సన ఉపావత్సన ఇమే ఉపావత్సన ఉపావత్సన ఇమే ఉపావత్సన ఇమే ఉపావత్సన ఉపావత్సన ఉపావత్సన ఇదమిదూత ఉపావత్సన ఉపావత్సన ఇదం ఉపావత్సత స ఇదమిదగోసత ఇదం భవిష్యతి భవిష్యతి ఇదగోసత ఇదం భవిష్యతి ఇదం భవిష్యతి భవిష్యదేదమిదం భవిష్యతీతి భవిష్యదేదమిదం భవిష్యతీతి భవిష్యతీతి భవిష్యతి భవిష్యతీతి భవిష్యతి భవిష్యతీతి ఉపోపతే ఇదీతితే ఉప తే ఉపోపతే తే ఉపామంత్రయంతామంత్రయంతోపతే తే ఉపామంత్రయంత తే ఇదితే ఉపామంత్రయంతామంత్రయంతోపోపామంత్రయంతే అమంత్రయంతోపోపామంత్రయంతే అమంత్రయంతే అమంత్రయంతామంత్రయంతే అహోరాత్రయోహోరాత్రయోస్తే అమన్యంతామన్యంతే అహోరాత్రయో ఏ అహోరాత్రయోరాత్రయోస్తే అహోరాత్రయోర్మహిమానం మహిమానం హోరాత్రయోస్తే అహోరాత్రయోర్మహిమానం అహోరాత్రయోర్మహిమానం మహిమానం అహోరాత్రయో నవోరాత్రయోర్మహిమానమపనిధాయ పనిధాయ మహిమానం అహోరాత్రయో నవోరాత్రయోర్మహిమానమపనిధాయ అహోరాత్రయోరిత్య మహిమానమపనిధాయ పనిధాయ మహిమానం మహిమానమపనిధాయ దేవాన్ దేవానమపనిధాయ మహిమానం మహిమానమపనిధాయ దేవాన్ అపరిధాయ దేవాన్ దేవానపరిధాయ పరిధాయ దేవానుపావత్తేదానుపావత్తేదానుపరిధాయ దేవానుపావత్తేదాం అపరిధాయేత్యపరిధాయ దేవానుపావత్తేదాముపావత్తేదాం దేవాన్ దేవానుపావత్తేదామేష ఉపావత్తేదాన్ దేవాన్ దేవానుపావత్తేదామేష ఉపావత్తేదామేష ఉపావత్తేదామేష వై వా ఏష ఉపావత్తేదామేష వై ఉపావత్తేదామిత్రుభా ఆవత్తేదాం ఏష వై వా ఏష ఏష వా అర్థ అచో వై వా అచో వర్ణో వర్ణ అచో వై వా అచో వర్ణ అచో వర్ణో వర్ణ అచో వర్ణో యద్వర్ణ అచో వర్ణో యద్ వర్ణోయద్వర్ణోవర్ణోయక్రగోశక్రయ్యద్వర్ణోవర్ణోయక్రం యక్షక్రగోశక్రయ్యక్రం కృష్ణాజనత్యకృష్ణాజనత్యశక్రయ్యక్షక్రం కృష్ణాజనత్యశక్రగోశక్రం కృష్ణాజనత్యైష ఏష కృష్ణాజనత్యశక్రగోశక్రం కృష్ణాజనత్యైష కృష్ణాజనత్యశక్రగోశక్రం కృష్ణాజనత్యైష కృష్ణాజనత్యశక్రగోశక్రం కృష్ణాజనత్యైష వర్ణోవర్ణోవర్ణోవర్ణోవర్ణోవర్ణ అన్నో వర్ణో వర్ణోన్నో వర్ణోయ్యర్ణోన్నో వర్ణోయత్ వర్ణోయ్యర్ణో వర్ణోయక్రగో శుక్లయ్యర్ణో వర్ణోయక్రం యక్రగో శుక్లయ్యక్రం కృష్ణాజనస్య శుక్లయ్యక్రం కృష్ణాజనస్య శుక్లం కృష్ణాజనస్య కృష్ణాజనస్య శుక్లగో శుక్లం కృష్ణాజనస్యైష కృష్ణాజనస్య శుక్లగో శుక్లం కృష్ణాజనస్యైష కృష్ణాజనస్యైష రాత్రియా ఏష కృష్ణాజనస్యైష రాత్రియా కృష్ణాజనస్యేత కృష్ణాజనస్య ఏష రాత్రియా ఏష ఏష రాత్రియా యజ్ఞ రాత్రియా ఏష ఏష రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా యజ్ఞ రాత్రియా య ఏవైన యో రేణ యో దేవైన యోస్తత్రైన యో దేవైన యోస్తత్ర ఏన యోస్తత్రైన యోరేణ యోస్త్రన్యత్రన్యత్రం తత్రైన యోరేణ యోస్తత్రన్యత్రం తత్రన్యత్రన్యత్రం తత్ర తత్రన్యత్రం తత్రన్యత్రం తత్ర తత్రన్యత్రం తత్రన్యత్రం తత్రన్యత్రన్యత్రం తదేవైవన్యత్రన్యత్రం తదేవ యత్కమిదిని అత్రం తదేవైవ దత్తలేవా వైవ దత్తలేవా ఏవాందేవరుందేవరుందేవరుందేవరుందే కృష్ణాజనేన కృష్ణాజనేన రుందే వృందే కృష్ణాజనేన రుందే కృష్ణాజనేన కృష్ణాజనేన రుందే రుందే కృష్ణాజనేన దీక్షయది దీక్షయది కృష్ణాజనేన రుందే రుందే కృష్ణాజనేన దీక్షయది కృష్ణాజనేన దీక్షయది దీక్షయది కృష్ణాజనేన కృష్ణాజనేన దీక్షయది బ్రహ్మణ బ్రహ్మణ దీక్షయది కృష్ణాజనేన కృష్ణాజనేన దీక్షయది బ్రహ్మణ కృష్ణాజలేది కృష్ణ అజలేన దీక్షయ బ్రహ్మణో బ్రహ్మణో దీక్షయది దీక్షయది బ్రహ్మణో వై వై బ్రహ్మణో దీక్షయది దీక్షయది బ్రహ్మణో వై బ్రహ్మణో వై వై బ్రహ్మణో బ్రహ్మణో వా ఏతదేదత్వై బ్రహ్మణో బ్రహ్మణో వా ఏతద్ వా ఏతదేదత్వై వా ఏతద్రోపకో రూపమేతద్వై వా ఏతద్రోపం ఏతద్రోపకో రూపమేతదేతద్రోపం యజ్ఞద్రోపమేతదేతద్రోపం యజ్ లోపయ్యద్రోపణో లోపయ్యత్కృష్ణాజనం కృష్ణాజనం యద్రోపణో లోపయ్యత్కృష్ణాజనం యత్కృష్ణాజనం కృష్ణాజనం యద్కృష్ణాజనం బ్రహ్మణ బ్రహ్మణ కృష్ణాజనం యద్కృష్ణాజనం బ్రహ్మణ కృష్ణాజనం బ్రహ్మణ బ్రహ్మణ కృష్ణాజనం కృష్ణాజనం బ్రహ్మణైవ బ్రహ్మణ కృష్ణాజనం కృష్ణాజనం బ్రహ్మణైవ కృష్ణాజనమితి కృష్ణాజనం బ్రహ్మణైవ బ్రహ్మణ బ్రహ్మణైవైన మేనమే బ్రహ్మణ బ్రహ్మణైవైనం ఏవైన మేనమేవైవైనం దీక్షయతి దీక్షయత్యేన మేవైవైనం దీక్షయతి ఏనం దీక్షయతి దీక్షయత్యేన మేనం దీక్షయతీమామినాం దీక్షయత్యేన మేనం దీక్షయతీమాం దీక్షయతీమామినాం దీక్షయతి దీక్షయతీమాం ధియం ధీమినాం దీక్షయతి దీక్షయతీమాం ధియం ఇమాంధియంధీమినామినాం ధీయకోక్షమానస్య దృక్షమానస్య ధీమినామినాం ధీయకోక్షమానస్య దేవదేవేత్యాహేతిదేవదేవేత్యాహేతిదేవదేవేత్యాహేతిదేవదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతిదేవేత్యాహేతి ప్రోర్ణుదే ప్రోర్ణుదే తస్మాదూర్ణుదే ప్రోర్ణుదే తస్మాద్ తరంగిరసోంగిరసస్తరంగిరస్వర్గోసవర్గమంగిరసస్తరంగిరస్వర్గం అంగిరసస్వర్గోసువర్గమంగిరసోంగిరసస్వర్గం లోకం లోకకోసువర్గమంగిరసోంగిరసస్వర్గం లోకం స్వర్గం లోకం లోకకోసువర్గకోసువర్గం లోకయంతో లోకకోసువర్గకోసువర్గం లోకయంత స్వర్గమిది సువహాగ్రం లోకయంతోయంతో లోకం లోకయంత ఊర్జమోర్జయంతో లోకం లోకయంత ఊర్జం ఎంతర్జమోర్జయంతోయంతోజం విభ్యోర్జయంతోయంతోజం వి ఊర్జం విభ్యోర్జమోర్జం వ్యభజంత భజంత వ్యోర్జమోర్జం వ్యభజంత వ్యభజంత భజంత వివ్యభజంత తదస్తో భజంత వివ్యభజంత తద అభజంత తదస్తో భజంత భజంత తదోయ్యత్తోయ్యత్తదస్తోయరత్యదిశ్యత్యదిశ్యత్తదస్తోయరత్యదిశ్యత అభవన్నభవన్ శరాస్తేరాభవన్నోర్గోర్గభవన్శరాశరాభవన్నోర్ అభవన్నోర్గోర్గభవన్నభవన్నోర్గ్వైవా ఓర్గభవన్నభవన్నోర్గ్వై ఓర్గ్వైవా ఓర్గోర్గ్వై శరాశరావా ఓర్గోర్గ్వై శరాహ శరాశరావై శరాయజ్ఞ్చరావై శరాయజ్ఞ్చరాశరాయచ్చరమయీ శరమయీ యజ్ఞ్చరమయీ మేఖలా శరమయీ మేఖలా శరమయీ మేఖలా శరమయీ శరమయీ మేఖలా భవతి మేఖలా శరమయీ శరమయీ మేఖలా భవతి శరమయీ శరాభయీ మేఖలా భవతి భవతి మేఖలా భవత్యోర్జమోర్జం భవతి మేఖలా మేఖలా భవత్యోర్జం భవత్యోర్జమోర్జం భవతి భవత్యోర్జమేవైవోర్జం భవతి భవత్యోర్జమేవ ఏవా వై వై వా వృందే వృందే వై వై వా వృందే అవృందే వృందే వా వృందే మధ్యతో మధ్యతో వృందే వా వృందే మధ్యత వృందే మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్యత సగోసం మధ్యతో వృందే వృందే మధ్య మధ్యత ఏవ మధ్యత ఏవైవ మధ్యతో మధ్యత ఏవాస్మాస్మా ఏవ మధ్యతో మధ్యత ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మాజ్యమోజ్యమస్మా ఏవైవాస్మాజ్యం అస్మాజ్యమోజ్యమస్మాజ్యం దాతి దాత్యోర్జమస్మాజ్యం దాతి ఓర్జం దాతి దాత్యోర్జమోర్జం దాతి తస్మాత్తస్మాజ్యమోర్జం దాతి తస్మాత్ మధ్యతో మధ్యతస్మాత్ మధ్యత ఊర్జోర్జా మధ్యతస్తస్మాత్ మధ్యత ఊర్జా మధ్యతో మధ్యత ఊర్జా భుంజతే భుంజత ఊర్జా మధ్యతో మధ్యత ఊర్జా భుంజతే ఊర్జా భుంజతే భుంజత ఊర్ధమోర్ధం భుంజత ఊర్జోర్జా భుంజత ఊర్ధం భుంజత ఊర్ధమోర్ధం భుంజతే భుంజత ఊర్ధం వై వా ఊర్ధం భుంజతే భుంజత ఊర్ధం వై ఊర్ధం వై వా ఊర్ధమోర్ధం వై పురుషస్య పురుషస్య వా ఊర్ధమోర్ధం వై పురుషస్య వై పురుషస్య వై వై పురుషస్య నాభ్యేనాభ్యే పురుషస్య వై వై పురుషస్య నాభ్యే పురుషస్య నాభ్యేనాభ్యే పురుషస్య పురుషస్య నాభ్యే మేధ్యం వాచేన మేధ్యం మేధ్యం వాచేన మేధ్యం యజ్ఞ మేధ్యం వాచేన మేధ్యం యజ్ అమేధ్యం యజ్ఞ మేధ్యం మేధ్యం మధ్యతో మధ్యతో యజ్ఞ మేధ్యం యజ్ఞ మేధ్యం యజ్ఞ మేధ్యం వాచేన మేధ్యం అన్మధ్యతో మధ్యతో యజ్ఞ సన్నశ్చిత్ సన్నశ్చిత్ మధ్యతో యజ్ఞ సన్నశ్చిత్ మధ్యత సన్నశ్చిత్ మధ్యతో మధ్యతో మధ్యతో సన్నశ్చిత్ మేధ్యం సన్నస్థిరమేధ్యమేధ్యగో సన్నస్థితి సన్నస్థిరమేధ్యం చిరమేధ్యగో సన్నస్థితి సన్నస్థిరమేధ్యం చ సన్నశ్యతిశ్యతి మేధ్యం చమేధ్యం మేధ్యం చైవ చమేధ్యం మేధ్యం చైవ ఏవాస్యాేవాస్యాేవాస్యాేధ్యమేధ్యమేధ్యమస్యైవైవాస్యాేధ్యం అస్యాేధ్యమేధ్యమస్యాేధ్యం చేధ్యం చేధ్యమేధ్యం ద్రవ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ్యావర్తయ వృత్రాయేంద్రవ్యావర్తయ దివ్యావర్తయేంద్రవృత్రాయ వ్యావర్తయతి ఆవర్తయతి ఇంద్రో వృత్రాయ వృత్రాయేంద్రైంద్రో వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయేంద్రైంద్ర వృత్రాయ వజ్రం వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రం ప్రవజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రం ప్ర వజ్రం ప్రవజ్రం వజ్రం ప్రాహరద హరత్రవజ్రం వజ్రం ప్రాహరద ప్రాహరద హరత్ప్రాహరత్సోహరత్ప్రాహరత్స అహరత్సోహరద హరత్సత్రేధాత్రేధాసోహరద హరత్సత్రేధా త్రేధాత్రేధాసుత్రేధావిత్రేధాసుత్రేధావి త్రేధావిత్రేధాత్రేధావ్యభవద్భవద్భిత్రేధాత్రేధావ్యభవద్భవద్భిత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్రేధాత్ర తృతీయంతృతీయకోరతృతీయం రతస్తృతీయంతృతీయకోరసారతృతీయోగోయోగస్తృతీయకోరసారతృతీయోగ వజ్రేణ వజ్రేణ వజ్రేణ సాక్షాత్ సాక్షాదేవ వజ్రేణ వజ్రేణ సాక్షాత్ సాక్షాత్సాక్షాదేవ సాక్షాక్షుదంక్షుదకం సాక్షాదేవ సాక్షాక్షుదం సాక్షాక్షుదంక్షుదకం సాక్షాత్ సాక్షాక్షుదం భ్రాతృవ్యం భ్రాతృవ్యం క్షుదకం సాక్షాత్ సాక్షాక్షుదం భ్రాతృవ్యం సాక్షాది సాక్షాక్షుదం భ్రాతృవ్యం భ్రాతృవ్యం క్షుదం క్షుదం భ్రాతృవ్యం మధ్యత మధ్యత భ్రాతృవ్యం క్షుదం క్షుదం భ్రాతృవ్యం మధ్యత భ్రాతృవ్యం మధ్యత మధ్యత భ్రాతృవ్యం భ్రాతృవ్యం మధ్యత పాపమధ్యత భ్రాతృవ్యం భ్రాతృవ్యం మధ్యత మధ్యత పాపమధ్యత మధ్యత పహతే హతే పమధ్యత మధ్యత పహతే అపహతే హతే పాపహతే త్రివత్వృద్ధతే పాపహతే త్రివత్ అహే త్రివత్వృద్ధతే హతే త్రివత్వతి భవతి త్రివత్వతే హతే త్రివత్వతి త్రివత్వతి భవతి త్రివత్ త్రివత్వతి త్రివత్ త్రివత్వతి త్రివత్ త్రివత్వతి త్రివత్ త్రివృత్వై ప్రాణ ప్రాణో వై త్రివృత్వై ప్రాణ త్రివృత్వై ప్రాణ ప్రాణో వై వై ప్రాణస్త్రివృతం త్రివృతం ప్రాణో వై వై ప్రాణస్త్రివృతం ప్రాణస్త్రివృతం త్రివృతం ప్రాణ ప్రాణస్త్రివృతమేవైవ త్రివృతం ప్రాణ ప్రాణస్త్రివృతమేవ ప్రాణ ఇది ప్రాణ త్రివృతమేవైవ త్రివృతం త్రివృతమేవ ప్రాణం ప్రాణమేవ త్రివృతం త్రివృతమేవ ప్రాణం త్రివృతమితి త్రివృతం ఏవ ప్రాణం ప్రాణమేవైవ ప్రాణం మధ్యత మధ్యత ప్రాణమేవైవ ప్రాణం మధ్యత ప్రాణం మధ్యత మధ్యత ప్రాణం ప్రాణం మధ్యతో యజమానే యజమానే మధ్యత ప్రాణం ప్రాణం మధ్యతో యజమానే ప్రాణమితి ప్రాణం మధ్యతో యజమానే యజమానే మధ్యతో మధ్యతో యజమానే దాది దాది యజమానే మధ్యతో మధ్యతో యజమానే దాది యజమానే దాది దాది యజమానే యజమానే దాది పృథ్వీ పృథ్వీ దాది యజమానే యజమానే దాది పృథ్వీ దాది పృథ్వీ పృథ్వీ దాది దాది పృథ్వీ భవతి భవతి పృథ్వీ దాది దాది పృథ్వీ భవతి పృథ్వీ భవతి భవతి పృథ్వీ పృథ్వీ భవతి రజ్జోనాగోరజ్జోనాం భవతి పృథ్వీ పృథ్వీ భవతి రజ్జోనాం భవతి రజ్జోనాగోరజ్జోనాం భవతి భవతి రజ్జోనాం వ్యావృత్తే వ్యావృత్తే రజ్జోనాం భవతి భవతి రజ్జోనాం వ్యావృత్తే రజ్జోనాం వ్యావృత్తే వ్యావృత్తే రజ్జోనాగోరజ్జోనాం వ్యావృత్తే మేఘలయా మేఘలయా వ్యావృత్తే రజ్జోనాగోరజ్జోనాం వ్యావృత్తే మేఘలయా వ్యావృత్తే మేఘలయా మేఘలయా వ్యావృత్తే వ్యావృత్తే మేఘలయా యజమానం యజమానం మేఘలయా వ్యావృత్తే వ్యావృత్తే మేఘలయా యజమానం వ్యావృత్యా ఇది ఆవృత్తే మేఘలయా యజమానం యజమానం మేఘలయా మేఘలయా యజమానం దీక్షయతి దీక్షయతి యజమానం మేఘలయా మేఘలయా యజమానం దీక్షయతి యజమానం దీక్షయతి దీక్షయతి యజమానం యజమానం దీక్షయతి యోక్రేణ యోక్రేణ దీక్షయతి యజమానం యజమానం దీక్షయతి యోక్రేణ దీక్షయతి యోక్రేణ యోక్రేణ దీక్షయతి దీక్షయతి యోక్రేణ పత్నీం పత్నీం యోక్రేణ దీక్షయతి దీక్షయతి యోక్రేణ పత్నీం యోక్రేణ పత్నీం పత్నీం యోక్రేణ యోక్రేణ పత్నీం నిఖనత్వాయ నిఖనత్వాయ పత్నీం యోక్రేణ యోక్రేణ పత్నీం నిఖనత్వాయ పత్నీం నిఖనత్వాయ నిఖనత్వాయ పత్నీం పత్నీం నిఖనత్వాయ యజ్ఞాయజ్ఞా నిఖనత్వాయ పత్నీం పత్నీం నిఖనత్వాయ యజ్ఞ విధరత్వాయ యజ్ఞాయజ్ఞామిధరత్వాయ విధరత్వాయ యజ్ఞోదక్షిణాం దక్షిణాయ యజ్ఞామిధరత్వాయ విధరత్వాయ యజ్ఞోదక్షిణాంధరత్వాయేకమిధరత్వాయ యజ్ఞోదక్షిణాం దక్షిణాయ యజ్ఞోయజ్ఞోదక్షిణామభ్యభిదక్షిణాయ యజ్ఞోయజ్ఞోదక్షిణామభి దక్షిణామభ్యభిదక్షిణాం దక్షిణామభ్యధ్యాయదధ్యాయదభిదక్షిణాం దక్షిణామభ్యధ్యాయత్ అభ్యధ్యాయత్తాంతామధ్యాయద్యాయద్యాయత్తాంతామధ్యాయద్యాయత్తాగోసగోసంతామధ్యాయద్యాయత్తాగోసం సాగోసగోసంతాంతాగోసమభవదభవత్సంతాంతాగోసమభవద ఇంద్రైంద్రస్తత్తరింద్రోజాయత ఇంద్రస్తత్తరింద్రోజాయత ఇంద్రోజాయత ఇంద్రైంద్రోజాయత్ ససోజాయత ఇంద్రైంద్రోజాయత్ ససోజాయత ఇంద్రైంద్రోజాయత్ సజాయత్ ససోజాయత జాయత్ స్వమన్యతామన్యత సోజాయత జాయత్ స్వమన్యత స్వమన్యత మన్యత ససోమన్యత యోయో మన్యత ససోమన్యత యమన్యత యోయో మన్యత మన్యత యో వై వై యో మన్యత మన్యత యో వై యో వై వై యో యో వా ఇత ఇతో వై యో యో వా ఇత ఇత ఇతో వై వా ఇతో నిష్యతే నిష్యత ఇతో వై వా ఇతో నిష్యతే నిష్యతే భవిష్యతి ప్రాప్తామిషదమిషత్ప్రాప్తస్ంద్రైంద్రస్తంద్రైంద్రస్తంద్రైవేంద్రస్తంద్రైవ ఇంద్ర ఏవైవేంద్ర ఇంద్ర ఏవాజాయతాజాయతైవేంద్రైంద్రైవాజాయతైవైవాజాయతసోజాయతైవైవాజాయతసోజాయతసోజాయతసోమన్యతామన్యతసోజాయతసోమన్యతయోమన్యతామన్యతయోవైవైయోమన్యతామన్యతయోవై యో వై వై యో మన్మన్ వై యో వై మన్మద్ వై వై మదిత ఇతో మద్వై వై మదిత మదిత ఇతో మన్మదితో పరోపర ఇతో మన్మదితోపర ఇతో పరోపర ఇత ఇతో పరోజనిష్యతే జనిష్యతే పర ఇత ఇతో పరోజనిష్యతే అపరోజనిష్యతే జనిష్యతే పరోపరోజనిష్యతే సమజనిష్యతే పరోపరోజనిష్యతే సహ జనిష్యతే సదజ నిష్యతే జనిష్యతే సహితమిదకోసక నిష్యతే జనిష్యతే సైతం సహితమిదకోసక ఇదం భవిష్యతి భవిష్యతి భవిష్యతి ఇంద్రస్ యో నిర్యో నిరింద్రస్ యేంద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ యో నిరింద్రస్ హిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుంసేర్మాహిగుం ఇది కృష్ణ విషాదాం కృష్ణ విషాదామిది కృష్ణ విషాదాం ప్రకృష్ణ విషాదామిది కృష్ణ విషాదాం ప్ర కృష్ణ విషాదాం ప్రయచ్చతి పామనం భావుకా ఇది పామనం భావుకా ప్రజాస్య ప్రజా ప్రజాస్యర్యద్యక్ష ప్రజా ప్రజాస్యర్యద్ ప్రజా ఇది ప్రాజా నేతాసు దక్షిణాసు నేతాసు దక్షిణాసు చాత్వా నేతాసు దక్షిణాసు నేతాసు నేతాసు దక్షిణాసు చాత్వా

వీణాయాీక్షితదండం దీక్షితదండం యద్దీక్షితదండం ప్రయచ్చది ప్రయచ్చది వీక్షితదండం యద్దీక్షితదండం ప్రయచ్చది దీక్షితదండం ప్రయచ్చది ప్రయచ్చది దీక్షితదండం దీక్షితదండం ప్రయచ్చది వాచం వాచం ప్రయచ్చది దీక్షితదండం దీక్షితదండం ప్రయచ్చది వాచం దీక్షితదండమిది దీక్షితదండం ప్రయచ్చది వాచం వాచం ప్రయచ్చది ప్రయచ్చది వాచమేవైవ వాచం ప్రయచ్చది ప్రయచ్చది వాచమేవ ప్రయచ్చదీది ప్రయచ్చది వాచమేవైవ వాచం వాచమేవా వైవ వాచం వాచమేవా వైవైవృందే రుందే వైవైవృందే అవరుందే రుందే వృంధ ఔదుంబర ఔదుంబరో రుందే వృంధ ఔదుంబర రుంధ ఔదుంబర ఔదుంబరో రుందే రుంధ ఔదుంబరో భవతి భవత్యౌదుంబరో రుందే రుంధ ఔదుంబరో భవతి ఔదుంబరో భవతి భవత్యౌదుంబర ఔదుంబరో భవత్యోర్గోద్భవత్యౌదుంబర ఔదుంబరో భవత్యోర్ ఊర్జమోర్జమేవైవోర్జమోర్జమేవ ఏవా వై వై వృందే రుంధే వై వై వృందే అవరుంధే రుంధే వృందే ముఖేన సంవిత సంవిత ముఖేన రుంధే రుంధే ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ముఖేన సంవిత ము భవతి ముఖత ఏవైవ ముఖత భవతి భవతి ముఖత ఏవ ముఖత ఏవైవ ముఖత ముఖత ఏవాస్మాత్మా ఏవ ముఖత ముఖత ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా ఊర్జమోర్జమస్మా ఏవైవాస్మా ఊర్జం స్మాజమోర్జమస్మాజం దాతి దాత్ోర్జమస్మాజం దాది ఊర్జం దాతి దాత్ోర్జమోర్జం దాతి తస్మాత్తస్మాజమోర్జం దాతి తస్మాత్తస్మాజస్మాన్ముఖతస్మాజస్మాన్ముఖద తస్మాన్ముఖతముఖతస్తస్మాత్తస్మాన్ముఖత ఊర్జోర్జాముఖతస్తస్మాత్తస్మాన్ముఖత ఊర్జా ఊర్జోర్జాముఖత ముఖత ఊర్జా భుంజతే భుంజత ఊర్జాముఖత ముఖత ఊర్జా భుంజతే ఊర్జా భుంజతే భుంజత ఊర్జోర్జా భుంజతే క్రీతే క్రీతే భుంజత ఊర్జోర్జా భుంజతే క్రీతే భుంజతే క్రీడే క్రీడే భుంజతే భుంజతే క్రీడే సోమే సోమే క్రీడే భుంజతే భుంజతే క్రీడే సోమే క్రీడే సోమే సోమే క్రీడే క్రీడే సోమే మైత్రావరుణాయ మైత్రావరుణాయ సోమే క్రీడే క్రీడే సోమే మైత్రావరుణాయ సోమే మైత్రావరుణాయ మైత్రావరుణాయ సోమే సోమే మైత్రావరుణాయ దండం దండం మైత్రావరుణాయ సోమే సోమే మైత్రావరుణాయ దండం మైత్రావరుణాయ దండం దండం మైత్రావరుణాయ మైత్రావరుణాయ దండం రప్ప దండం మైత్రావరుణాయ మైత్రావరుణాయ దండం ర మైత్రావరుణాయేత మైత్రావరుణాయ దండం రప్ప దండం దండం ప్రేక్షదేక్ష దండం దండం ప్రేక్షది ప్రేక్షదేక్షేక్షద మైత్రావరుణో మైత్రావరుణో యచ్చది ప్రేక్షద మైత్రావరుణ యక్షది మైత్రావరుణో మైత్రావరుణో యక్షది యక్షది మైత్రావరుణో హి మైత్రావరుణో యక్షది యక్షది మైత్రావరుణో హి మైత్రావరుణో హి మైత్రావరుణో మైత్రావరుణో హి పురస్తాత్ పురస్తాద్ధి మైత్రావరుణో మైత్రావరుణో హి పురస్తాద్ మైత్రావరుణ ఇది మైత్రావరుణ హి పురస్తాత్ పురస్తాద్ధి పురస్తాదృత్తిభ్య ఋత్తిభ్య పురస్తాద్ధి పురస్తాదృత్తిభ్య పురస్తాదృత్తిభ్యక్తిభ్య పురస్కారాత్ పురస్కాదృత్తిభ్యోవాచం వాచమిత్రిభ్య పురస్కారాత్ పురస్కాదృత్తిభ్యోవాచం అల్పిభ్యోవాచం వాచమిత్యభ్య అల్పిభ్యోవాచం విభజతి విభజతి వాచమిత్యభ్య అల్పిభ్యోవాచం విభజతి వాచం విభజతి విభజతి వాచం విభజతి తాం తాం విభజతి వాచం విభజతి తాం విభజతి తాం తాం విభజతి విభజతి తామిత్యుజ అస్తాం విభజతి విభజతి తామిత్యుజ విభజతి తామిత్యజస్తాం తామిత్యజో యజమానే ప్రతిష్టాపయంది స్వాహ స్వాహ యజ్ఞం మనసా మనసేతి మనసా యజ్ఞం మనసేతి మనసేతి మనసా మనసేత్యాహ హేది మనసా మనసేత్యాహ ఇత్యాహేది మనసా మనసా హేది మనసా హి మనసా హి పురుష పురుషో హి మనసా మనసా హి పురుష పురుషో హి పురుషో యజ్ఞం యజ్ఞం పురుషో హి పురుషో యజ్ఞం పురుషో యజ్ఞం యజ్ఞం పురుష పురుషో యజ్ఞం యజ్ఞం పురుష పురుషో యజ్ఞం యజ్ఞం యజ్ఞం విచ్ఛిన్యాచ్ఛిన్యాద్విచ్ఛిన్యాదితి దేశూ దిదేశిచ్ఛిన్యాద్విచ్ఛిన్యాదితి దేశూ ఉదితేష్ణక్షత్రేషు నక్షత్రేషు ప్రథం వ్రతం నక్షత్రేషు ఉదితేష్ణక్షత్రేషు ప్రథం వ్రతం నక్షత్రేషు నక్షత్రేషు ప్రథం గృణత గృణత వ్రతం నక్షత్రేషు నక్షత్రేషు వ్రతం గృణత ఇష్టం వ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టిమేవ్యుష్టి అవరుందే రుందే వరుందే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో రుందే వరుందే బ్రహ్మవాదిన రుందే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో రుందే రుందే బ్రహ్మవాదినో వరుంది వరుంది బ్రహ్మవాదినో రుందే రుందే బ్రహ్మవాదినో వరుంది.